అథ సప్తదశోధ్యాయః ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యవగుతోకయిషవే నమః బాహుభ్యాముతతే నమః యాతే రుద్రశివాతనురఘోరాపాపకాశినీ తయానస్తన్వా సంతమజాగిరిశంతాభిచాకశీ యామిషుంగిరిసంతహస్తే బిభర్షస్తవే శివాంగిరిత్రతాంకురుమాహిగ్గశేఃపురుషం జగత్ శివేన వచసా త్వాగిరిసాక్షావదామసి ఇతానసర్వమిజ్జహదయక్ష్మగ్గేషుమనా అసత్ అధ్యవోచదధివక్తా ప్రథమో దీవ్యోభిషక్ అధీగ్గశ్చ సర్వాంజంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యో ధరాచీః పరాసు వా అసంవ్యస్తాం బ్రోహరుణ ఉత బభ్రుస్సు మంగళా ఏదైనగ్రుద్రాభితో దిక్షుశ్రితా సహస్రసో వైషాగ్రహేళయీమహే అసంయో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉదైనం గోపాదృశ్రన్న దృశ్రన్నుదః యస్స దృష్టమేళయాదినః నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీహృషే అసో యే అస్య సత్వానో హంతేభ్యోకరం నమః ప్రముంచ ధందానస్తముభయోదాత్మ్యోర్జాం యాశ్చ దేహస్తయిషావః పరాతా భగవో వప విజ్యంధనః కపర్దినో విశల్యో బాణవా ఉత అనే సన్నశ్చ యాయిషావ ఆభురస్య నిషంగతిః పరీతే ధన్వనో హేతిరస్మాన్ గృహ్ణక్తు విశ్వతాః అతో యయేషుభిస్తవారే అస్మన్నిధేహితం యాతే హేతన్మే హృష్టమహస్తే బభూవతే ధనుః తయాస్మాన్ విశ్వతస్తమయక్ష్మయా పరిభుజా అవతత్యధనుష్ట్వగ్నేసహస్రాక్షసతే శుభే విజీర్యశల్యానాం ముఖా శివో నః సుమనాభవ నమస్త ఆయుధాయానా తతాయ ధృష్ణవే ఉభాభ్యాముతతే నమో బాహుభ్యాం తవ ధందనే మానో మహాంతముతమానో అద్భుతం మానవృక్షం తముతమానవృక్షితం మానో వధీయః పితరం మోత మాతరం మానః ప్రియాస్తన్వో రుద్రరీరిషః మానస్తోకేతన యే మాన ఆయుషి మానో గోషు మానో అశ్వేషు రీరిషః మానో వీరాన్ రుద్రభావినో వధీర్హవిష్మంతః సదమిత్వా హవామహే నమో హిరణ్యవాహవేసేనాన్యే దిశాం చ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమః నమస్తస్మింజనాజద్విషీమతేవతీనాం పతయే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః నమో బభ్రుజాయావ్యాధినేన్నాం పతయే నమో నమో భవస్య హేత్యై జగతాం పతయే నమః నమో రుద్రాయాతతాయినే క్షేత్రాణాం పతయే నమో నమస్తూతాయాహం దీవనానాం పతయే నమః నమో రోహీతాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమః నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో నమః ఉచ్చైర్ఘోషాయ క్రందయతే భక్తీనాం పతయే నమః నమః కృత్స్నాయతాయ ధావతే సత్వానాం పతయే నమో నమః సహమానాయ నివ్యాధినాభ్యాధినీనాం పతయే నమః నమః కకుభాయ నిషంగిణేస్తేనానాం పతయే నమో నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమః నమో వంచతే పరివంచతేస్తాయూనాం పతయే నమో నమో నిషంగిణాయుషుధిమతే పస్కారాణాం పతయే నమః నమస్కృతాయుభ్యో జిఘాగ్నేసద్భ్యో ఉష్ణతాం పతయే నమో నమో ధిమద్భ్యో నక్షంచరద్భ్యో వికృంతానాం పతయే నమః నమోష్ణీషిణే గిరిచరాయ కులుంచానాం పతయే నమో నమాయుషుమద్భ్యో ధన్వాయుభ్యశ్చ వో నమః నమా ఆతన్ వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో నమా ఆయచ్చద్భ్యోస్యద్భ్యశ్చ వో నమః నమో విసృజద్భ్యో విద్యద్భ్యశ్చ వో నమో నమస్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమః నమశయానేభ్య ఆసీనేభ్యశ్చ వో నమో నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ వో నమః నమస్సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో నమోశ్వేభ్యోశ్వపతిభ్యశ్చ వో నమః నమ ఆవ్యాధినేభ్యో వివిధ్యంతేభ్యశ్చ వో నమో నమ ఉగణాభ్యస్తృగ్హతేభ్యశ్చ వో నమః నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమః నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమః నమస్సేనాభ్యస్సేనానిభ్యశ్చ వో నమో నమో రథిభ్యో అరథేభ్యశ్చ వో నమః నమ క్షత్రిభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో నమో మహద్భ్యో అర్ధకేభ్యశ్చ వో నమః నమస్తక్షద్భ్యో రథకారేభ్యశ్చ వో నమో నమః కులాలేభ్యః కన్మారేభ్యశ్చ వో నమః నమో నిషాదేభ్యపుంజిష్టేభ్యశ్చ వో నమో నమస్వనిభ్యో మృగయుభ్యశ్చ వో నమః నమస్వభ్యస్వపాదిభ్యశ్చ వో నమో నమో భవాయ చ రుద్రాయ చ నమః సర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శిశికంఠాయ చ నమః కపద్మినే చ వ్యుత్పకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరిశయాయ చ శిపిభిష్టాయ చ నమో మేభుష్టమాయ చేషూమతే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో బృహతే చ వర్షీయసే చ నమో వృద్ధాయ చ సవృధే చ నమో గ్ర్యాయ చ ప్రథమాయ చ నమ ఆసవే చాధిరాయ చ నమః శీఘ్ర్యాయ చ శీఘ్రాయ చ నమ పూర్ణ్యాయ చ వస్మన్యాయ చ నమో నాదేయాయ చ దీప్యాయ చ నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమః పూర్వజాయ చ పరజాయ చ నమో మధ్యమాయ చ పగల్భాయ చ నమో జఘన్యాయ చ బుధ్న్యాయ చ నమస్తోభ్యాయ చ ప్రతిసర్యాయ చ నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమస్తోభ్యాయ చ వసాన్యాయ చ నమ ఉర్వర్యాయ చ కల్యాయ చ నమో వన్యాయ చ కక్ష్యాయ చ నమ శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ నమ ఆతుషేనాయ చాసురథాయ చ నమస్సూరాయ చావభేదినే చ నమో దిర్మిలే చ కవచినే చ నమో వర్మిణే చ వరుచినే చ నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ నమో దుందుభ్యాయ చ హనన్యాయ చ ష్ణవే చ ప్రమృషాయ చ నమో నిషంగినే చేమతే నమస్తీక్ష్ణేధవే చాయుధినే చ నమస్వాయుధాయ చ సుధన్వనే చ నమశ్రుత్యాయ చ పథ్యాయ చ నమః కాట్యాయ చ నీప్యాయ చ నమః కుల్యాయ చ సరస్యాయ చ నమో నాధేయాయ చ వైశంకాయ చ నమః కోప్యాయ చ గట్యాయ చ నమయీభ్యాయ చ తప్యాయ చ నమో మేభ్యాయ చ విద్యుత్యాయ చ నమో వశ్యాయ చ వశ్యాయ చ నమో వాత్యాయ చ వేష్ట్యాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ నమః సోమాయ చ రుద్రాయ చ నమః సామ్రాయ చ అరుణాయ చ నమః సంగవే చ పశుపతయ చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తాదాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ నమః పార్యాయ చ వార్యాయ చ నమః ప్రతరణాయ చోత్తరణాయ చ నమః తీయభ్యాయ చ పూల్యాయ చ నమః షష్ట్యాయ చ ఫేన్యాయ చ నమస్తికత్యాయ చ ప్రవాహ్యాయ చ నమః కిగ్గేశిలాయ చ క్షయనాయ చ నమః కపద్దినే చ పులస్తినే చ నమాయిరణ్యాయ చ ప్రపథ్యాయ చ నమో వ్రజ్యాయ చ గోష్ఠ్యాయ చ నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ నమో హృద్యాయ చ నివేష్ట్యాయ చ నమః కాట్యాయ చ గక్వరేష్ఠాయ చ నమః సుష్ట్యాయ చ హరిత్యాయ చ నమః పాగ్రేసవ్యాయ చ రజస్యాయ చ నమో లోప్యాయ చ లప్యాయ చ నమః పూర్వ్యాయ చ సూర్వ్యాయ చ నమః పర్ణాయ చ పర్ణశదాయ చ నమః ఉద్గురమాణాయ చాభిఘ్నతే చ నమః ఆఖిదతే చ ప్రఖిదతే చ నమాయుషుకృద్భ్యోధనకృద్భ్యశ్చ వో నమః నమో వక్కిరికేభ్యో దేవానాభ్యహృదయేభ్యో నమో విచిన్నత్కేభ్యో నమో దక్షిణత్కేభ్యో నమః నిర్హతేభ్యః ద్రాపే అంధస్పతే దరిద్రనీలలోహిత ఆతాంజానామేషాం పశూనాం మాభేర్మోరోన్మోచన కించనామత్ ఇమారుద్రాయ తపసే ఏకపద్దినే అక్షయద్వీరాయ ప్రభారామహేమతీ యథా సమసద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాపురం యాదే రుద్రశివా తను శివా విశ్వాహా భేషజీ శివరుతస్య భేషజీతయా నో మృళజీవసే పరిణో హేతి రుద్రస్య విద్యా పరిత్రేషస్య దుమ్మతిం మహీగాత్ అవస్థిరామగవద్భ్యస్తనశ్రమేభ్యస్తోకాయతనయాయ మృళా మీరుష్టమశివతమశివో నః సుమనాభవ పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్యం వసానాచారపినాకం బిభ్రదాగహి దికీరుద్రవిలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రగ్రేహేతయోన్యమస్మన్నివాపంతు తాః సహస్రాణి సహస్రతో బాహ్వోస్తవ హేతయాః తాసామీషానా భగవః పరాచీనా ముఖాకృధి అసంఖ్యాతా సహస్రాణి యే రుద్రా అధిభూమ్యాం దేశ అగ్నే సహస్రయోజనే వధన్వాని తన్వసి అస్మిన్ మహత్యార్ణవేంతరిక్షే భవా అధి తేషాగ్నే సహస్రయోజనే వధన్వాని తన్వసి నీలగ్రీవాశ్రితి కంఠాదివగ్నే రుద్రా ఉపశ్రితాః తేషాగ్నసహస్రయోజనే వధన్వాని తన్వసి నీలగ్రీవాశ్రితి కంఠాః సర్వా అధక్షమాచరాః ఏషాగ్నసహస్రయోజనే వధన్వాని తన్వసి ఏ వృక్షేషు షష్మింజరా నీలగ్రీవా విలోహితాః ఏషాగ్నసహస్రయోజనే వధన్వాని తన్వసి ఏ భూతానామధీపతయో విశిఖాసత్వపర్దినాః ఏషాగ్నసహస్రయోజనే వధన్వాని తన్వసి ఏ పథాం పాతిరక్షిణ ఐలభృతా ఆయుర్యుధాః ఏషాగ్నసహస్రయోజనే వధన్వాని తన్వసి ఏ తీయర్థాని ప్రచరంతి సుఖాహస్తాని షంగిణాః ఏషాగ్నసహస్రయోజనే వధన్వాని తన్వసి ఏన్నేషు విభిధ్యంతి పాత్రేషు పిబతో జనాః ఏషాగ్నసహస్రయోజనే వధన్వాని తన్వసి యజేతావంతశ్చ భూయాగ్నేశశ్చ దిశో రుద్రావీతస్థిరే ఏషాగ్నసహస్రయోజనే వధన్వాని తన్వసి నమోస్తు రుద్రేభ్యో యే దివ్యేషాం వర్షమిషావః ఏభ్యో దశ ప్రాచీయర్దశ దక్షిణా దశ ప్రతీచీయర్దశోదీచీయర్దశోర్ధ్వాః ఏభ్యో నమో అస్తు తేనో మృళయంతు తేనో వంతు తేయం జుష్మో యశ్చ నో ద్వేష్టితమేషాం జంభే దధ్మః నమోస్తు రుద్రేభ్యో యేంతరిక్షేయేషాం వాత ఇషావః ఏభ్యో దశ ప్రాచీయర్దశ దక్షిణా దశ ప్రదీచీయర్దశోదీచీయర్దశోర్ధ్వాః ఏభ్యో నమో అస్తు తేనో మృళయంతు తేనో వంతు తేయం జుష్మో యశ్చ నో ద్వేష్టితమేషాం జంభే దధ్మః నమోస్తు రుద్రేభ్యో యే పృథివ్యాం యేషామన్నమిషావః తేభ్యో దశ ప్రాచీయర్దశ దక్షిణా దశ ప్రదీచీయర్దశోదీచీయర్దశోర్ధ్వాః తేభ్యో నమో అస్తు తేనో మృళయంతు తేనో వంతు తేయం జుష్మో యశ్చ నో ద్వేష్టితమేషాం జంభే దధ్మః ఓం నమో భగవతే రుద్రాయ ఓం ఇతి సప్తదశోధ్యాయః అథ అష్టాదశోధ్యాయః ఓం అస్మన్నోజ్జం పర్వతేషు శ్రియాణామద్భవోషధీభ్యో వనస్పతిభ్యో అధిసంవృతం పయాః తాన్నయిషమోజ్జం ధృత్వమరుతస్తగ్నరథాణామస్మగ్గస్తే క్షుణ్మయీతమోజ్జం యుష్మస్తం తేషు పృచ్చతు ఇమామే అగ్నయుష్టకాధేనవః సంతే కా చ దశ చ దశ చ శతం చ శతం చ సహస్రం చ సహస్రం చాయుతం చాయుతం చ నియుతం చ నియుతం చ అర్బుదంచుదం చ సముద్రశ్చమభ్యంతాభ్య ఏతామే అగ్నయుష్టా కాధేనవస్సంత్వముష్మిన్లోకే ఋతవస్తృతృష్టాస్థృతృధా ఘృతస్యుతో మధుస్యుతో విరాజో నామకామదుభా అక్షీయమానా సముద్రస్య త్వావాకయాగ్నే పరివ్యయామసి ఆవతో అస్మభ్యగ్నే శివో భావా హిమస్య త్వాజరాయునాగ్నే పరివ్యయామసి ఆవతో అస్మభ్యగ్నే శివో భావా ఉపజ్వన్వపావేతసేవాకరణదీష్వా అగ్నే పిత్తమపామాసి మండో పితాభిరాగహిసేమన్నో యజ్ఞం పావకవన్నగ్నే శివం కృధి అపామిదన్యయనగ్నే సముద్రస్య నివేశనం అన్యాగ్రస్తే అస్మత్తాపంతు హేతయః పావకో అస్మభ్యగ్నే శివో భావా అగ్నే పావక రోచిషా మంత్రయా దేవజిహ్వయా ఆ దేవాన్వక్షియక్షీచ సనః పావక దీదివోగ్నే దేవా ఇహావాహ ఉపాయజ్ఞ హవిశ్చనః పావకయాయస్థితయం చాకృపాక్షామృతపుటసో నభానునా తోర్వన్నయా మన్వేత సస్య నూరణ ఆయో ఘృణేన తాదృశానో అజరా నమస్తే హరసే శోచిషే నమస్తే అస్తచ్యుషే అన్యాగ్రస్తే అస్మత్తాపంతు హేతయః పావకో అస్మభ్యగ్నే శివో భావా నృషదేవేణ సృషదేవేర్హిషదేవేత్మనసదేవేత్సర్విదేవే ఏ దేవా దేవానామియజ్ఞయాజ్ఞయానాగ్నే సంవత్సరేణముపాభాగమాసతే అభూతాదో హవిషో యజ్ఞే అస్మిన్ స్వయం పీబంతు మధునో ఘృతస్య ఏ దేవా దేవేష్వధీదేవత్వమాజన్యే బ్రహ్మాణః పురజేతారో అస్య ఏభ్యో నరుతే పవసే ధామ కించననతే దివో న పృథివ్యా అధిష్ణుషు ప్రాణదాపానదావ్యానదావచ్చోదావరిబోదా అన్యాగ్రస్తే అస్మత్తాపంతు హేతయః పావకో అస్మభ్యగ్నే శివో భావా అగ్నిస్తిగ్నేన శోచిషాయా సద్విష్మన్యత్రిణం అగ్న్యన్నో వనుతే రయిం యమా విశ్వా భువానాని జుహ్వదృశర్హోతాన్యసీవత్పితానా స ఆశిషాద్రవీణమిచ్చమాన ప్రతమచ్చదవరావీవేశ దిగ్గస్మీదాసీదధిష్ఠానమారంభణం కథమస్విత్ కథాసీత్ యతో భూమిం జనయన్ విశ్వకం మా విద్యావోన్నో మహినా విశ్వచక్షాః విశ్వతశ్చక్షుఋత విశ్వతో ముఖో విశ్వతో బాహుఋత విశ్వతస్మాత్ సంబాహుభ్యాం ద్రమాదిసంపతత్రయ్యా వా భూమి జనయన్ దేవయేకాః నిగ్రస్విత్వనంక ఉసవృక్ష ఆసయతో పృథివీ నిష్టదక్షు మనీషిణో మనస పృచ్చతే దృద్యదధ్యతిష్టద్భువానాని ధారయన్ యాతే ధామాని పరమాణి యావమాయా మధ్యమా విశ్వకం మన్నుతే మా శిక్షా సఖిభ్యో హవిషిస్వధావస్వయస్వతన్వం మృధానః వాచస్పతిం విశ్వకం మానభూతయే మనో యుగం వాజే అద్యాహువేమ సనో విశ్వాని హవనాని జోషద్ విశ్వసం భూరవసే సాధుకం వా విశ్వాకర్మన్ హవిషా వాృధానస్వయస్త పృథివీముద్యా ముఖ్యం తన్యే అభిత సపత్నా ఇహాస్మాకం మఘవా సూరిరస్తు విశ్వాకర్మన్ హవిషా వర్ధనేన త్రాతారమింద్రామకృణోరయుధ్యం తస్మై విశ సమానమంత పూర్వీరయముగ్రో విహవ్యో యథాసత్ చక్షుషః పితామనసా హి ధీరో ఘృతమేనే అజనన్నం నామానే యజేదం తాదృగం తపూర్వ ఆదిత్యా వా పృథివీ అప్రథేతాం విశ్వకం మా విమానాద్విహాయ ధాతావీ ధాతా పరమోత సందృక్ ఏషామిష్టాని సమిషామాదంతి యత్రా సప్తరిషీన్ పరయేక బాహుః యోనః పితా జనితాయో విధాతా ధామాని వేద భువనాని విశ్వా యో దేవానాం మధాయేకయేవ తగ్నేసం ప్రశ్నం భువానాయం త్యన్యా ఆయజంత్రవీణ్యమస్మాదిషాయ పూర్వే జరితారో నూనా అసూర్తే సూర్తేరసి నిషత్తే భూతాని సమకన్వన్మాని పరో దివా పరయేనా పృథివ్యా పరో దేవేభిరసూరైర్యదస్తి అర్గస్విద్గర్భం ప్రథమం దద్ర ఆపోయత్ర దేవాః సమపశ్యంత పూర్వే తమిద్గర్భం ప్రథమం దద్ర ఆపోయత్ర దేవాః సమగచ్చంత విశ్వే అజస్య నాభా అద్యేకమత్పీతం యస్మిన్ విశ్వాని భువనాని తస్థుః నతం వేదాచయ ఇమా యజానాన్యద్యుష్మాకమంతరం బభూవ నీహారేణ ప్రావేతా జృప్యా చ సుకృపా ముత్తసా సశ్చరంతి విష్టకం మాహ్యజనిష్టదేవ ఆదిగ్నం ధర్వో అభవద్వితీయాః తృతీయ పితాజరితౌషధీనామపాంగర్భం వ్యదధాత్పుత్రా ఆశుశ్విషానా వృషభో న భీమో ఘనా ఘనక్షోభానశ్చర్షణీనాం సంక్రందానో నిమిషయే కబీరస్తతగ్సేనా అజయత్ సాకమింద్రాః సంక్రందనేనాని విషేణ జుష్ణునా ఆయుత్వారేణ దృశ్యవనేన జుష్ణునా తదింద్రేణ రయతత్సాహద్భ్యుషో నరయుషోహస్తేన విష్ణా సయుషోహస్తైస్తనేషంగ్యభర్వసీ సర్గశ్రష్టా సయుభయింద్రో గణేన సర్గదృష్టజిత్సోమపాబా ఆహు సద్యుగ్రధన్ వాప్లతేహితాభిరస్తా బృహస్పతే పరీదీయారథేన రక్షోహామిత్రాం అపబాధమానః ప్రభంజన్ సేనా అప్రమృణో యుధాజయన్ అస్మాకమేధ్యమితారథానాం ఫలవిజ్ఞాయస్థవీర ప్రవీరస్తహస్వాన్ మాయీశ మానవుగ్రహ అభివీరో అభిసత్తాస భోజాజీత్రామింద్రరథమాతిష్ట గోవిత్ గోత్రభిదం గోవిదం వజ్రబాహుంజయం తమజ్మ ప్రమృణం తమోజసా ఇమగ్సజాత అనువీరయద్ధమింద్రగ్సఖాయో అనుసగ్గరభద్భం అభిగోత్రాణి సహసా గాఢమానోదయో వీరశతమన్యురింద్రాః దుశ్చవనకృతనాశాళ యుద్ధోస్మాకగ్నసేనా అవతు ప్రయుత్సు ఇంద్ర ఆసాన్నేతా బృహస్పతి దక్షిణాయజ్ఞ పురయేతు సోమాః దేవసేనామభిభంజతీనాం జయంతీనాం మరుతోయం త్వగ్రం ఇంద్రస్య వృష్ణో వరుణస్య రాజ్ఞ ఆదిత్యానాం మరుతాగ్నిర్షద్ధ ఉగ్రం మహామానసాం భువనచ్యవానాం ఘోషో దేవానాం జయతాముదస్థాత్ ఉద్ధర్షయమఘవన్నాయుధాన్యుత్సత్వానాం మామకానాం మనాగ్రసి ఉద్భ్రత్రహం వాజినాం వాజీనాన్యుద్రథానాం జయతాయ్యం సుఘోషాః అస్మాకమింద్రస్సమృతేషుధ్వజేష్వస్మాకయ్యాయుషవత్తాజయంతు అస్మాకం వీరాముత్తరే భవంతస్మాదేవాహవతాహవేషు అమీషాం చిత్తం ప్రతి లోభయంతి గృహాణాం గాహన్యప్రే పరేహి అభిప్రేహి నిద్రహృత్సుసోపై రంధే నామిత్రాస్తమసాసచంతాం అవశిష్టా పరాపదసర్వే బ్రహ్మ సద్గ్నసితే గచ్ఛామిత్రాన్ ప్రపద్యస్తమామీషాం కంచనోచ్చీషః ప్రేతా జయతానర ఇంద్రో వశర్మ యచ్చతు ఉగ్రావస్సంతు బాహవో నాభిష్యాయథా సతా అసౌవ్యాసేనామరుత పరేషామభ్యేతి నవోజసా స్పర్ధమానా తాం గోహతతమసాపౌరతేన యథామీ అన్యో అన్యం న జానన్ యత్ర బాణా సంపతంతి కుమారావే శిఖాయీ వా తన్న ఇంద్రో బృహస్పతిరవేతి శర్మ యచ్చతు విశ్వాః శర్మ యచ్చతు వర్మాణి తే వర్మాణాచ్ఛాదయామి సోమస్త్వా రాజావృతేనానువస్తాం ీయో వరుణస్తే ప్రణోతు జయం సంతాను దేవానాదంతు ఉదేనముత్తరాన్నయాఘృతేనాహుతా రాజస్పోషేణ సజ్ఞే శ్రేద ప్రజయా బహుంక్రీధి ఇంద్రేవం ప్రాతరాన్నాయస జాతానామసద్వశీ సమేనం వచ్చాసాసుజ దేవానాం భాగదాసత్ యస్య బ్రహ్మో గృహే హవిస్తమగ్నే వర్ధయాత్మ తస్మై దేవా అధిగ్రవన్నయం చ బ్రహ్మణస్పతీః ఉదుత్వా విశ్వే దేవా అగ్నే భరం చిత్తేభిః తనో భవ శివస్త్వగ్నసుప్రతీకో విభావాసు పంచ దిశో దైవీర్యజ్ఞమావంతు దేవీరపామాతిందన్మతిం బాధమానాః రాజస్పోషే యజ్ఞపాతి మా భజంతి రాజస్పోషే అధియజ్ఞాస్తాత్ అమిద్యే అగ్నా అధీవా మహానముక్తపత్రయేభ్యో గృభీతః తత్రం ఘర్మం పారిగృహ్యాయజంతోజ్జాయద్యజ్ఞమయజంత దేవాః దీవ్యాయధత్రే జోష్ట్రే దేవశ్రీ శ్రీమాణాశతపాయాః అనిగృహ్య దేవాయుజ్ఞమాయం దేవా దేవేభ్యో అధ్వర్యంతో అస్తు వీతగ్ఞహవిశ్వామితగ్ఞసామితాయజద్ధి తురీయో యజ్ఞో యత్ర హవ్యమేతి తతో వాతా ఆశిషో నో జుషంతాం సూర్యరశ్మిర్హరికేశః పురస్తాత్ సవితా జ్యోతిర్గజౌ అజస్రం తస్య పూషా ప్రసవేయాతి విద్వాన్ సంపశ్యన్ విశ్వా భువనాని గోపాః ఏష దివోధ్య ఆత్మాపప్రివాన్ రోదసీ అంతరిక్షం విశ్వాచీరభిచష్టే ఘృతాచీరంతరా పూర్వమపారం చ కేతుం ఉక్షాసముద్రో అరుణస్సో పన్న పూర్వస్యయోనిం పితురావీరేశ మధ్యే దివోనిహిత పృష్ణిరస్మాక్రమేరస్వాత్యంతౌ ఇంద్రం విశ్వా అవీవృధన్ సముద్రవ్య చ సంగిరాః రథీతామగ్నరథీనాం వాజానాః సత్వతింపతిం దేవహోర్యజ్ఞ ఆచరక్షత్స్వం నహోర్యజ్ఞ ఆచరక్షత్ యక్షారజ్ఞ దేవో దేవాచరక్షత్ వాజస్య మాప్రసవ ఉగ్రావేణోదగ్రభీత్ అదా సపత్నానింద్రో మే నిగ్రావేణాధరా ఉగ్రాభం చ నిగ్రాభం చ బ్రహ్మ దేవా ఆవీవృధన్ అదా సపత్నానింద్రాగ్నిమే విశూచీనాం వ్యస్యతాం క్రమధ్వమగ్నినాకముఖ్యగ్నేహస్తేషు బిభ్రాతః దివఃపృష్ఠగ్స్వర్గత్వా విశ్వాదేవేభిరాధ్వం ప్రాచీమనుప్రతిసంప్రేహి విద్వానగ్నేరగ్నే పురో అగ్న్యద్వవేహ విశ్వా ఆసాదీద్యా నో విభాహ్యోర్జన్ నో దేహి ద్విపదే చతుష్పదే పృథివ్యా అహముదంతరిక్షమారూహమంతరిక్షాద్దివమారూహం దివో నాకస్య పృష్ఠా సర్జోగీరగామహం పర్యంతో నాపేక్షంతమాద్యాగ్రోహంతిరోదసీ యజ్ఞే విశ్వతో ధారగ్ఞసు విద్వాగ్ఞసోవితే ధిరే అగ్నే ప్రేహి ప్రథమో దేవయతాం చక్షుర్దేవానామృతమత్యానాం యక్షమానా భృగోభిస్వజోషా స్వర్యంతు యజమానా స్వస్తి నక్తోషా సా సమానసా విరూపే ధాపయే కే శిశువేకగ్నే సమీచీ జాభాక్షామా రుక్మ అంతర్విభాతి దేవా అగ్నిం ధారయంద్రవినోదాః అగ్నే సహస్రాక్షసతమూర్ధన్ సంతే ప్రాణా సహస్రం ధ్యానాః వగ్సాహస్రస్య రాయయీ శిషే తస్మై తే విధే భవాజాయ స్వాహా సుపర్ణాసి గరుత్మాన్ పృష్ఠే పృథివ్యాసీదా భాసాంతరిక్షమాప్రేణ జ్యోతిషాదివముత్తభానతేజసాది సముద్రగ్రహ ఆజుహ్వానః సుప్రతీక పురస్తాదగ్నే స్వయోనిమాసీదసాధుయా అస్మిన్ సహస్రే అధ్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానశ్చ సీదత సాగ్సవితుర్వరేణ్యస్య చిత్రామాహంరేణేషు మతిం విశ్వజన్యాం యామస్య కంగో అదోహత్రపీరాగ్సహస్రధారాం ప్రయసా మహీంగాం విధేమ తే పరమే జన్మన్ అగ్నే విధేమస్తోమైరవరే సహస్రే యస్మాద్యోనే రుదారీథాయతేతం ప్రత్యే హవీ గేషీ జుహురే సమిద్ధే రేద్భో అగ్నే దీదిహి పురోనోజస్రయా సూర్మ్యాయమిష్ఠా స్వాగ్సస్వం తగుపాయం త్రివాజాహ అగ్నేమస్తోమయేక్రతున్న భద్రగ్నేస్పృశం విద్యామాతవోహై చిత్యంజుహో విమనసాఘృతే నయథా దేవా ఇహాగమం దీతిహో అత్రారతా వృధాః పత్యే విశ్వస్య భూమానో జుహో మే విశ్వకర్మణే విశ్వాహాదాభ్యగ్నేహవిః సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్త ఋషయః సప్త ధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాయజంతి సప్తయో నీరాపేణ స్వఘృతేన స్వాహా శుక్రజ్యోతిష్ట చిత్రజ్యోతిష్ట సత్యజ్యోతిష్ట జ్యోతిష్మాగ్రశ్చ శుక్రశ్చరితపాశ్చాత్యగ్నిహా ఈదృంచాన్యాదృంచ సదృంచ ప్రతిసదృంచ వితశ్చ సన్నీతశ్చ సభారాః ఋతజిచ్చ సత్యజిచ్చ సేనజిచ్చ సుషేణశ్చ అంతే మిత్రశ్చ దూరే అమిత్రశ్చ గణః ధృతశ్చ సత్యశ్చ ధ్రువశ్చ ధరుణశ్చ ధర్తా చ విధారయః ఈదృక్షాస ఏతాదృక్షాస ఊషుణః సదృక్షాస ప్రతిసదృక్షాస ఏతానా వికాసశ్చ సంవీతాసో నో అద్య సభారసో మరుతో యజ్ఞే అస్మిన్ స్వతవాభ్యశ్చ ప్రభాసీ చ శాంతపనశ్చ గృహమేధీ చ వీళీ చ శాకీ చోద్యేషీ ఇంద్రం దైవీయద్విషో మరుతో నో వత్మానో భవన్యథేంద్రం దైవీయద్విషో మరుతో నో వత్మానో భవన్ ఏవమిమయ్యజమానం దైవీయశ్చ విశో మానుషీశ్చానో వత్మానో భూయాసుః ఓం ఇతి అష్టాదశోధ్యాయః.